శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బృహదారణ్యకోపనిషత్ చతుర్థాధ్యాయ 4.1. ప్రథమం బ్రాహ్మణం అజాతశత్రు బ్రాహ్మణం. శ్లోక స యథా ఊణనాభ్యః తంతునా ఉచ్చరేత్ ఉచ్చరేత్ యథా అగ్నేః క్షుద్రా విస్ఫులింగాపి ఉచ్చరంతి ఏవమేవ అస్మాత్ ఆత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని ఉచ్చరంతి. ఇతి ఉపనిషత్ 4.1.20. సాలెపురుగు దేహము నుండి తంతువులు బయల్వెడలుచున్నట్లుగా, అగ్ని నుండి చిన్న విస్ఫులింగములు బయలుదేర్చున్నట్లుగా, ఆత్మ నుండియే పంచ ప్రాణములు, లోకములు, దేహములు, సమస్త జీవులు, పంచభూతములు బయల్వెడలుచున్నాయి, చరిస్తున్నాయి, లయిస్తున్నాయి. అథ ప్రథమం బ్రాహ్మణం. మంత్ర 1.2.i.1. ఓం దృప్తబాళాకిర్హానుచానో గార్గ్య ఆస సహోవాచాజాతశత్రుం కాస్యం బ్రహ్మతే బ్రవాణితి. సహోవాచాజాతశత్రు సహస్రమే తస్యాం వాచి దద్మో జనకో జనక ఇతి వై జనా ధావంతితి. 1.1. ఓం దృప్త బాలాక్యాహ అనుచానో గార్గ్య ఆస సహ ఉవాచ అజాతశత్రుం కాస్యం బ్రహ్మతే బ్రవాణి ఇతి. బలక అను ఒక యోగికి బాలాకి అనే కుమారుడు ఉన్నారు. ఆయన గార్గ్యుడు అనే వ్యవహార నామము కలిగి ఉన్నారు. ఆయన బ్రహ్మము గురించి ఉపాసిస్తూ అనర్గళముగా ఉపన్యసించగల గొప్ప వక్త ఆ గార్గ్యముని తపస్శాలి శాస్త్రజ్ఞాని కూడా. ఒకరోజు ఆయన ఆత్మతత్వమును మననము చేయదలచారు. కాశీరాజు అగు అజాతశత్రు మహారాజును సమీపించారు. మహారాజు ఆయనకు అతిథి మర్యాదలు సమర్పించారు. అయ్యా, ఊరకరారు మహాత్ములు, ఏమి సేవ చేయగలను? ఆజ్ఞాపించండి అని పలికారు. అప్పుడు గార్గ్యముని, ఓ మహారాజా, కాశీరాజా, పరబ్రహ్మము గురించి మనము చెప్పుకుందాము, బ్రహ్మోపాసన ఎట్లా చేయాలో వివరించుకుందాం అని పలికారు. సహోవాచ అజాతశత్రుం సహస్రం ఏతస్యాం వాచి దద్మో జనకో జనక ఇతి వైజన ధావంతి ఇతి. అజాతశత్రు మహారాజు, హే బ్రహ్మన్. గార్గ్య మునీశ్వర, బాలకీస్వామి, చాలా సంతోషము. మునులు, మహనీయులు, బ్రహ్మవేత్తలు అగు మహానుభావులు అనేక మంది జనక మహారాజే గొప్ప శ్రోత. అందుచేత మిథిలా నగరానికి వెళ్లి బ్రహ్మోపాసన గురించి ఆత్మతత్వమును ఉపదేశించి వారిని ఒప్పించదముగాక, వారి సన్మానము పొందెదముగాక అని జనక మహారాజును దర్శిస్తూ ఉంటారు. అటువంటిది మీరు పరబ్రహ్మము గురించి చెప్పటానికి వచ్చి నన్ను కూడా జనక మహారాజు వలె సన్మానించినట్లుగా చేస్తున్నారు. మీ వాక్కు మహాప్రసాదముగా భావిస్తూ ముందుగా మీకు వేయిగోవులను గురుభక్తి పూర్వకముగా సమర్పిస్తున్నాను. దయచేసి స్వీకరించండి. మంత్ర 2.2.i.2. సహోవాచ గార్గ్యో యేవాసావాదిత్యే పురుష ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి. సహోవాచాజాతశత్రుర్మా మైతస్మిన్ సంవదిష్ఠ అతిష్ఠాః సర్వేషాం భూతానాం మూర్ధా రాజేతివ అహమేతముపాస ఇతి. స య ఏతమేవముపాస్తే తిష్ఠా సర్వేషాం భూతానాం మూర్ధా రాజా భవతి. 2.2. సహ ఉవాచ గార్గ్యో య ఏవ అసావాదిత్యే పురుష ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇతి. గార్గ్యముని, మీరు ఈ విధంగా బ్రహ్మమును ఉపాసించండి. ఏ పురుషుడైతే సూర్యునియందు పరిపూర్ణుడై ఉన్నారో ఆయననే నేను, ఈయన, ఈ దేహ ఇంద్రియములతో పరబ్రహ్మతత్వము కొరకే ఉపాసిస్తున్నాను. ఆ అసావాదిత్య పురుషుడే జగత్తుకంతటికీ పరమపురుషుడు. ఆయనను మీరు ఉపాసిస్తే ఆ సూర్యభగవానుడు బ్రహ్మజ్ఞానము అనుగ్రహించగలరు. ఈ విధంగా సూర్యుని ఉపాసిస్తూ ఉంటే ఆయన బోధనలచే బ్రహ్మమును తెలుసుకోగలము. మీరు అట్లే ఉపాసించండి. సహోవాచ అజాతశత్రుః మామై తస్మిన్ మాం ఏతస్మిన్ సంవదిష్ఠ అతిష్ఠాః సర్వేషాం భూతానా మూర్ధా రాజేతీవ అజాతశత్రువు అయ్యా, పరబ్రహ్మము అననది సూర్యుని ఉపాసించి తెలుసుకోవాలని, బ్రహ్మోపాసన అనగా అంతమాత్రమేనని నేను నా సంవదిష్ఠ అనుకోవడం లేదు. ఇది నాకు ఇతహపూర్వమే తెలియను. ఈ విషయమై తర్జన భర్జనలు అక్కర్లేదు కూడా. పరబ్రహ్మమే సూర్యునిగా కూడా ఉన్నది అను అనన్యోపాసనయే ఉపాయము. బంగారము అన్ని బంగారు ఆభరణములకు అధిష్ఠానమైన తీరుగా సమస్త భూతజాలమును తనయందు కలిగి ఉండి సమస్తమును అతిక్రమించి సమస్త జీవులకు అధిష్ఠానము అయినవాడుగాను, సమస్త జీవులకు మూర్ధము శిరస్సు అయినవారుగాను, సర్వజీవులను పరిపాలించు రాజుగాను నేను ఆ పరబ్రహ్మముగా ఉపాసన చేస్తున్నాను. అహం ఏతం ఉపాసా ఇతి సయ ఏతం ఏవం ఉపాస్తే అతిష్ఠాః సర్వేషాం భూతానాం మూర్ధా రాజా భవతి. సంవదనం ఆలోచనవశమై ఉండటము, సంవలితుడు చుట్టుకొనబడినవాడు సంవదిష్టము అట్లాగే అనటము, సర్వజీవులుగాను సర్వజీవులను అతిక్రమించిన తత్వముగాను ఎవ్వరూ ఆ పరమాత్మను ఉపాసిస్తారు, అట్టివాడు సర్వభూతజాలములకు శిరస్సు వంటివాడుగాను ప్రధానుడుగాను రాజాధిరాజుగాను కాగలడని నేను దర్శించుచున్నాను. అట్టి ఆ పరబ్రహ్మమే సూర్యునిలో సూర్యమండలాభిమానిగాను సూర్యతేజస్సుగా కూడా ఉన్నారని భావిస్తున్నాను. మంత్రమూడు 2.i.3 సహోవాచ గార్గ్యో యాయేవాసౌ చంద్రే పురుష ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచ జాతశత్రుర్మా మైతస్మిన్ సంవదిష్ఠ బృహన్ పాండరవాసాః సోమో రాజేతి వా అహమేతముపాస ఇతి సయ ఏతమేవముపాస్తే హరహర్ సుతః ప్రసుతో భవతి నాస్యాన్నం క్షీయతే. 3.3 సహ ఉవాచ గార్గ్యో యా ఏవ అసౌ చంద్రే పురుష ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇతి. గార్గ్యముని అట్లాగా, సరే మనమంతా ఆహారముపై ఆధారపడి ఉన్నాము కదా, ఇక నేను ఔషధరూపుడు అన్నదాత ప్రశాంత నిలయుడు అగుచంద్రునిలో గల పురుషతత్వమును పరబ్రహ్మము కొరకే ఉపాసించుచున్నాను. ఆ చంద్రలోకాభిమాన పురుషుని బ్రహ్మోపాసన కొరకే అర్చిస్తున్నాను, మీరు అట్లే చేయండి. సహ ఉవాచ అజాతశత్రుః మాం ఏతస్మిన్ సంవదిష్ట బృహత్ పాండరవాసాః సోమో రాజేతి వా అహం ఏతం ఉపాస ఇతి. అజాతశత్రువు అట్లు కాదు, బ్రహ్మోపాసన కొరకై చంద్రోపాసన కాదు అని నాకు అనిపిస్తున్నది, సూచిస్తున్నాను. మీరు చెప్పున్నది ఇంతకుముందే నాకు తెలుసు, మనం ఈ విషయం వాదించుకోవలసిన పనిలేదు. నేను స్పష్టముగా ఎరుగుచున్నదానికి నేను వాదించి నమ్మించటమెందుకు? బృహత్స్వరూపమగు పరబ్రహ్మమే చంద్రునిలో ఔషధపురుషునిగా కూడా ఉన్నదని చూస్తూ అట్టి సర్వే సర్వత్రా ప్రకాశమానమై నిండి ఉన్నదానిని పరబ్రహ్మముగా ఉపాసిస్తున్నాను, చంద్రపురుషునిగా కూడా ఉన్న బ్రహ్మమును ఉపాసిస్తున్నాను. సయం ఏతం ఏవం ఉపాస్తే అహరహర్హ సుతః ప్రసుతో భవతి నాస్య అన్నం క్షీయతే. చంద్రమండలాభిమానిగా కూడా ఉన్న పురుషుడు అఖండమగు ఆత్మపురుషుడే పరబ్రహ్మమే. ఏ పురుషుడు ప్రతిరోజు యజ్ఞమునందు సుతప్రసుత ప్రకృతి వికృతి స్వరూపుడై ఉన్నారో ఆ రీతిగా పరమపురుషుడే చంద్రునియందు చంద్రమండలాభిమానిగా కూడా ఉన్నారని ఎరుగుచున్నాను, ఉపాసించుచున్నాను. చంద్రుడే పరబ్రహ్మము అని ఉపాసించుటలేదు, పరబ్రహ్మమే చంద్రుడుగా కూడా ఉన్నారు అని బ్రహ్మమును ఉపాసించువారికి అన్నము అనుభూతి అనుభవము కొనసాగుచూనే ఉంటుందిగాని క్షీణించదు. మంత్ర 4.2.i.4 సహోవాచ గార్గ్యో యాయేవాసౌ విద్యుతి పురుష ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచ జాతశత్రుర్మా మైతస్మిన్ సంవదిష్టాస్తేజస్వితి వా అహమేతముపాస ఇతి సయ ఏతమేవముపాస్తే తేజస్వి హభవతి తేజస్విని హాస్య ప్రజాభవతి. 4.4 సహ ఉవాచ గార్గ్యో య ఏవాసౌ విద్యుతి పురుష ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇతి. గార్గ్యముని ఏ పురుషుడు మేర్పునందు తేజస్సునందు కాంతిస్వరూపుడై ప్రకాశిస్తున్నారో ఆ విద్యుత్ అభిమాన పురుషుని నేను బ్రహ్మము కొరకే ఉపాసిస్తున్నాను. సహ ఉవాచ అజాతశత్రుః మాం ఏతస్మిన్ సంవదిష్టాః తేజస్వి ఇతి వాహం ఏతం ఉపాస ఇతి. అజాతశత్రువు అట్లా అని నాకు అనిపించటము లేదు, అయితే పరబ్రహ్మమే తన లీలాత్ క్రీడామహిమా విశేషము చేత తేజోరూపుడుగా తేజస్విగా విశ్వమునందు సర్వత్ర ఉన్నారని ఉపాసిస్తున్నాను. విద్యుత్ తేజస్సు ఆత్మదేవుని పురుషకారమే, సయ ఏతం ఏవం ఉపాస్తే తేజస్వి హభవతి. తేజస్విని హాస్య ప్రజా భవతి. ఎవ్వరైతే బ్రహ్మమే సూర్యచంద్రగ్ని తేజో విద్యుత్ రూపమై జగత్తునందు ప్రకాశమానమగుచున్నారని ఉపాసించుచున్నాడో అట్టివాడు తేజోవంతుడు అగుచున్నాడు. అంతేకాదు, ఆతని సంతానము శిష్యులు కూడా తేజోవంతులు కాగలరు. మంత్ర 5.2.5. సహోవాచ గార్గ్యో యా ఏవాయమాకాశే పురుష ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి. సహోవాచ జాతశత్రుర్మా మైతస్మిన్ సంవదిష్ఠ పూర్ణమ ప్రవర్తితి వా అహమేతంపాస ఇతి. సయ ఏతమేవముపాస్తే పూర్యతే ప్రజయ పశుభిర్నాస్యాస్మాల్లోకాత్ ప్రజోద్వర్తతే. 5.5. సహ ఉవాచ గార్గ్యో యా ఏవ అయం ఆకాశే పురుష ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇతి. గార్గ్యముని, ఆకాశమునందు ఆకాశాభిమాని యగు ఏ పురుషుడు ఉన్నారో, సర్వము తనేందు కలిగియున్నారో, ఆయనను బ్రహ్మము కొరకై నేను ఉపాసిస్తున్నాను. మీరు ఆ ఆకాశాభిమాన పురుషుడే పరబ్రహ్మమని ఉపాసించవచ్చు. సహ ఉవాచ అజాతశత్రుః మాం ఏతస్మిన్ సంవదిష్ఠాః. అజాతశత్రువుత్ పరబ్రహ్మమనగా ఆకాశపురుషుడే అనునది పరిమితిగా ఉపాసించటము అవగలదు. ఆ పరమపురుషుని పరిమితము చేయటానికి కుదరదు. పరమపురుషుని ఆకాశపురుషునికి పరిమితము చేసి నేను ఉపాసించటము లేదు. పూర్ణం అప్రవర్తి ఇతి వా అహం ఏతం ఉపాస ఇతి. పరబ్రహ్మము పరిపూర్ణుడని, క్రియాశూన్యుడని, అప్రవర్తి అని, ఆకాశస్వభావముచే పరిమితుడు కాడని, తన యందు ఆకాశాది తత్వలేమీ లేనివాడని నేను ఉపాసించుచున్నాను. సయ ఏతం ఏవం ఉపాస్తే పూర్యతే హ ప్రజయ పశుభ్యః నాస్య అస్మాత్ లోకాత్ ప్రజోద్వర్తతే. ఎవ్వరైనా ఆయన ఆకాశరూపము అగుటలేదని, ఆయనయే ఆకాశముతో సహా సర్వము అయి ఉండినట్లు అజ్ఞానముచే కనిపిస్తున్నారని అట్టి పరమాత్మను ఉపాసిస్తారు. అట్టి పరమాత్మను పూర్ణముగా ఉపాసించువాడు తాను కూడా సంతానము ఉపసు సంపదతో పూర్ణుడుగా ఆగుచున్నాడు. అట్టి పూర్ణమద్పూర్ణమిదంగా ఉపాసించువాని లోకములు విభేదము విభేదము కాదు. లోకములన్నీ తనయందు కలిగి ఆతడు పూర్ణుడగుచున్నాడు. మంత్ర 6.2.6. సహోవాచ గార్గ్యో యా ఏవాయం వాయో పురుష ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి. సహోవాచ జాతశత్రుర్మా మైతస్మిన్ సంవదిష్ఠ ఇంద్రో వైకుంఠోపరాజితా సేనేతి వా అహమితంపాస ఇతి. సయ ఏతమేవముపాస్తే జిష్ణుర్హాపరాజిష్ణుర్భవతయన్యతస్తేజాయి. 6.6. సహ ఉవాచ గార్గ్యో యా ఏవ అయం వాయో పురుష ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇతి. గార్గ్యముని, అయ్యా అజాతశత్రు మహారాజా, వాయువునందు ఏ వాయు అభిమాన దేవత ఉండి వాయువు యొక్క చలనములకు కారణమగుచున్నారో ఆయననే మనము పరమపురుషునిగా బ్రహ్మముగా ఉపాసించాలి. ఈ ప్రపంచంలోని సర్వచలనములకు ఆవల అందుకు కారణమగు ప్రజ్ఞారూపుడు వాయుదేవుని బ్రహ్మముగా ఉపాసిస్తున్నాను. బ్రహ్మము యొక్క సిద్ధికే మీరు ఇది నిర్వర్తించండి. సహ ఉవాచ అజాతశత్రుః మాం ఏతస్మిన్ సంవదిష్ఠ. అజాతశత్రువు పరమాత్మను వాయు ఇత్యాది అభిమానిగాను, వాయు చలనములకు కారకుడుగాన మాత్రమే చూడాలని, ఉపాసించాలని నేను ఒప్పుకోవటము లేదు. ఇంద్రో వైకుంఠో అపరాజిత సవే నే తీవా అహం ఏతం ఉపాస. ఆ పరమపురుషుడే అఖండాత్మ భగవానుడే, ఇంద్రియములకు త్రిలోకములకు అధిపతియగు ఇంద్రుడుగాను, ఈ సర్వజగత్తులో వాయుస్థితివాయు చలనకారకుడగు జిష్ణువుగాను, అపరాజిష్ణువుగాను, పరాజయము పొందనట్టి తత్వముగాను ప్రదర్శనమగుచున్నారని నేను ఉపాసించున్నాను. ఇతి సయయేతం ఏవం ఉపాస్తే జిష్ణుహః అపరాజిష్ణుః భవతి అన్యతస్త్యజాయి. పరమాత్మ ఇదియే అనే భావముతో ఉపాసించవలసిన పనేమున్నది? పరబ్రహ్మమే ఈ సమస్త విధములుగా ప్రకాశించుచున్నదని గమనిస్తూ ఉపాసించువాడు విజయశీలుడు, పరాజయము లేనివాడు, శత్రుజయమును సిద్ధించుకొనువాడు అగుచున్నాడు. అన్యత్వమంతా మొదలెంట్లా జయించినవాడగుచున్నాడు, అనన్యత్వమునకు చేర్చున్నాడు. మంత్ర 7.2.7. సహోవాచ గార్గ్యో యా ఏవాయమగ్నౌ పురుష ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి. సహోవాచాజాతశత్రుర్మా మైతస్మిన్ సంవదిష్ఠ విషాసహిరితి వా అహమేతముపాస ఇతి సయ ఏతమేవముపాస్తే విషాసహిర్హ భవతి విషాసహిర్హాస్య ప్రజా భవతి. 7 సహ ఉవాచ గార్గ్యో య ఏవ అయం అగ్నౌ పురుష ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇతి. గార్గ్యముని, సరే, ఇది వినండి. అగ్నియందు ఏ అభిమాన దేవతాపురుషుడు అగ్నిదేవుడు ఉన్నారో ఆయననే నేను బ్రహ్మముగా ఉపాసించుచూ ఉన్నాను. కనుక బ్రహ్మము కొరకే అగ్నిపురుషుని ఉపాసించవలసినదిగా చెప్పుచున్నాను. మనము అగ్నిరూప ప్రజ్ఞాదేవతను ఉపాసిస్తూ ఆత్మతత్వము ఎరుగగలము. సహ ఉవాచ అజాతశత్రుః మాం ఏతస్మిన్ సంవదిష్టాః విషాసహ్యః ఇతి వాహం ఏతం ఉపాస ఇతి సయ ఏతం ఏవం ఉపాస్తే విషాసహ్యః హాస్య హాస్య ప్రజా భవతి. అజాతశత్రువు అయ్యా, అది కూడా నేను ఓను అని అనటము లేదు. సర్వదా సిద్ధము ప్రసిద్ధము అయిన పరబ్రహ్మమును అట్లా సిద్ధించగలదు అని ఎట్లా నిర్వచిస్తాము? లేదు, ఆ పురుషోత్తముడు పరబ్రహ్మము సర్వ విషయములు తానే అయి విషయములన్నిటికీ అతీతుడై సాక్షి అయి ఉన్నవారుగా నాచే ఉపాసించబడుచున్నారు. అగ్నియందు వాక్కునందు హృదయమునందు అభిమానిగా ఉన్నది ఆ పరమాత్మయే పని నేను ఉపాసించున్నాను. పరమాత్మను సర్వ విషయస్వరూపుడుగాను నిర్విషయునిగాను ఎవ్వరు ఉపాసిస్తారో పరమాత్మన విశాసహిగా సర్వము సహించువాడుగా ఉపాసిస్తాడో అట్టివాడు ఇతరులను సహించువాడగుచున్నాడు. ఆతని సంతానము కూడా అట్టివారే అగుచున్నారు. మంత్ర 8.2.8 సహోవాచ గార్గ్యో యా ఏవాయమప్సు పురుష ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచాజాతశత్రుర్మా మైతస్మిన్ సంవదిష్ఠ ప్రతిరూప ఇతి వా అహమేతముపాస ఇతి సయ ఏతమేవముపాస్తే ప్రతిరూప హైవైనముపగచ్చతి నా ప్రతరూపమతో ప్రతరూపోస్మాజ్జాయతే. 8 సహ ఉవాచ గార్గ్యో య ఏవ అయం అప్సు పురుష ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇతి. గార్గ్యముని, అయితే రాజా, జలమునందు ఏ ప్రతిబింబ ప్రతిరూప పురుషుడు గలరో ఆయననే నేను బ్రహ్మము కొరకై ఆత్మీయ భావనకై ఉపాసించుచున్నాను. మీరు అట్లే ఉపాసించి బ్రహ్మమును సముపార్జించవచ్చును. సహ ఉవాచ అజాతశత్రుః మాం ఏతస్మిన్ సంవదిష్టాః ప్రతిరూప ఇతి వా అహం ఏతం ఉపాస ఇతి సయ ఏతం ఏవం ఉపాస్తే ప్రతిరూపం హైవైనం ఉపగచ్చతి నా ప్రతిరూపం అథో ప్రతిరూపో అస్మాత్ జాయతే. అజాతశత్రువు అయ్యా, అది నేను ఒప్పుకోవటము లేదు. ఆ పరమాత్మ యొక్క ప్రతిరూపము అగు అప్సు పురుషుని ఉపాసించువాడు శృతిస్మృతి శాసనములచే చెప్పబడినట్టి ప్రతిరూప ప్రతిబింబ ఫలములను మాత్రమే విషయానుగతమైన ఫలములనేగాని అసలైన తత్వమును కాదు పొందుచున్నాడని నా మనవి. జలాభిమాన పురుషుడు పరమాత్మ యొక్క అంశయే అయి ఉన్నారు. ఎవరైతే మీరు చెప్పు జలాభిమాన దేవతను ఆ పరబ్రహ్మము యొక్క ప్రతిరూప అంశ విశేషముగా ఉపాసిస్తారో అట్టివానివద్దకు అనురూపము అప్రతరూపము ఒరిజినల్ వచ్చి చేరుతుందేగాని ప్రతిరూపము కాదు. అనుకూల ఫలమే చేరుతుంది, ప్రతిరూప ఫలములు కాదు. కాబట్టి బ్రహ్మమే జలమునందు సర్వజీవుల యొక్క త్రాణప్రాణరక్షక రూపము దాల్చినదే ఉన్నదని ఉపాసిస్తున్నాను. మంత్ర 9.2.9 సహోవాచ గార్గ్యో యా ఏవాయమాదస్సే పురుష ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచాజాతశత్రుర్మా మైతస్మిన్ సంవదిష్ఠ రోచిష్ణురితి వా అహమేతముపాస ఇతి సయ ఏతమేవముపాస్తే రోచిష్ణుర్హ భవతి రోచిష్ణుర్హాస్య ప్రజా భవత్యథో యయః సనిగచ్చతి సర్వాం స్థానతి రోచతే. 9.9 సహ ఉవాచ గార్గ్యో య ఏవ అయం ఆదర్శే పురుష ఏతం ఏవర్హం బ్రహ్మ ఉపాస ఇతి. గార్గ్యముని, రాజా, నిర్మలమగు అద్దమునందు దర్పణమునందు ప్రతిబింబ స్వరూపుడై ఉన్న తతభిమాన పురుషుని నేను బ్రహ్మముగా ఉపాసించుచున్నాను. నీవు కూడా అట్టి ఆదర్శపుషుని ఉపాసించుచూ బ్రహ్మమును సిద్ధింపజేసుకొనవచ్చును. సహ ఉవాచ అజాతశత్రుః మాం ఏతస్మిన్ సంవదిష్ఠ. అజాతశత్రువు, అది కూడా నేను ఒప్పుకోవటము లేదు. నిర్మల దర్పణము, అద్దము నందు ప్రతిఫలాత్మకుడైన ప్రాణస్వరూప పురుషుని విషయమై అద్దాని గురించి నాకు ఇతః పూర్వమే తెలియను. ఈ పురుషుడైతే నిర్మల దర్పణమునందు కూడా ప్రతిబింబిస్తున్నారో ఆయనయే నేను పరమాత్మగా ఉపాసించుచున్నాను. అంతేగాని ప్రతిబింబిస్తున్న ప్రతిబింబ రూపమును కాదు. బింబమును వదలి ప్రతిబింబ పురుషుని ఉపాసించటమెందుకు? ఎవ్వరు బింబరూపుడై ఉన్నాడో అట్టి పరమాత్మయే పరమసత్యము. ప్రతిబింబములో సత్యమేమున్నది? రోచిష్ణుః ఇతివా అహం ఏతం ఉపాస ఇతి. సయ ఏతం ఏవం ఉపాస్తేహ రోచిష్ణుః భవతి. రోచిష్ణుః హాస్య హాస్య ప్రజా భవతి. యథో యయః సన్నిగచ్చతి సర్వాం స్థానతి రోచతే. పరబ్రహ్మమే రోచిష్ణువు అనబడు ప్రకాశము దీప్తి కలవాడు. ఎవరు ప్రతిబింబతత్వమును అధిగమించి కేవల దీప్తి స్వరూపుడగు పరబ్రహ్మమునే ఉపాసిస్తారో అట్టివారు దీప్తి కలవారుగుచున్నారు. వారి సంతానము వారు ఎవరితో సమావేశమైతే వారు కూడా దీప్తిమంతులగుచున్నారు. అందుచేత అద్దములో ఏ పురుషుడు కనిపిస్తున్నాడో ఆ ప్రతిబింబ ఉపాసన అనునది అన్యోపాసన, అనన్యోపాసనయగు బింబోపాసన, ఆత్మోపాసన. ఆత్మను బింబోపాసనగా స్వీకరించి ఈ జగద్దృశ్యమును ఆత్మయందు ఆత్మకు అభిన్నమైన ప్రతిబింబముగా దర్శిస్తున్నాను. మంత్రపది 2.i.10 సహోవాచ గార్గ్యో యా ఏవాయం యంతం పశ్చాచ్దోనుదేత్యేతమేవాహం బ్రహ్మోపాస ఇతి. సహోవాచాజాతశత్రుర్మా మైతస్మిన్ సంవదిష్ఠ. అసురితి వా అహమేతముపాస ఇతి. స య ఏతమేవముపాస్తే సర్వం హైవాస్మిల్లోక ఆయురేతి నయనం పురా కాలాత్ ప్రాణో జహాతి. పది పది సహ ఉవాచ గార్గ్యో య ఏవ అయం యంతం పశ్చాత్ శబ్దోహ అనూద్యేతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇతి. గార్గ్యుడు, సరే, ఇంకొక బ్రహ్మోపాసన విధానమును చెప్పుచున్నాను. ఒకడు నడిచి వెళ్ళిచూ ఉండగా ఆతని వెనుక భాగమును అనుసరించి పుట్టుచున్న శబ్దమునే బ్రహ్మముగాను, ఆ బ్రహ్మమే దేహేంద్రియములు మొదలైన సముదాయమునందు పరబ్రహ్మముగా ఉన్నట్లు నేను ఉపాసిస్తున్నాను. మీరు ఆ నడుచువాని వెనుక నుండు శబ్దమును బ్రహ్మముగా భావించండి. మరొక అర్థము శబ్దమును ఓం నమః శివాయ మొదలైన వాటిని ఉపాసించిన తరువాత నేను బ్రహ్మమును అనుదోతముగా ప్రకాశించునదిగా పొందగలను. సహ ఉవాచ అజాతశత్రుః మాం ఏతస్మిన్ సంవదిష్ఠ. అసుర ఇతి వా అహం ఏతం ఉపాస ఇతి. అసురుసురు శ్రమయందు ధ్వని అనుకరణము అజాతశత్రువు అయ్యా. అట్లా అది పూర్ణ బ్రహ్మోపాసన కాదు, కనుక ఒప్పుకోవటం లేదు. నేను మీరు చెప్పుచున్నట్టి ఒకడు నడుచుచూ వెళ్ళుచున్నప్పుడు వినబడే హం శబ్దములను ప్రాణము యొక్క, ప్రాణాత్మశక్తి యొక్క ప్రదర్శనముగా ఉపాసించుచున్నాను. సయ ఏతం ఏవం ఉపాస్తే సర్వం హైవ అస్మిమ్లోక ఆయః ఏతి. నయనం పురా కాలాత్ ప్రాణో జహాతి. ఎవరైతే ఈ దేహముల కదలికల వలన నడకలప్పుడు వినబడే శబ్దాలన్నీ శ్రమయందు ధ్వని అగు ప్రాణతత్వ విభవముగా ఉపాసిస్తాడో అట్టివాడు పూర్ణాయుర్ధాయము పొందగలడు. ఆయుష్ కంటే ముందుగా ప్రాణము ఆతనిని విడువదు. అర్ధాయుష్కుడవడు. మంత్రపదకొండు 2.i.11 సహోవాచ గార్గ్యో యా ఏవాయం దిక్షు పురుష ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి. సహోవాచాజాతశత్రుర్మా మైతస్మిన్ సంవదిష్ఠ. ద్వితీయోనపగ ఇతి వా అహమేతముపాస ఇతి. స య ఏతమేవముపాస్తే ద్వితీయవాన్ హభవతి నాస్మాద్ గణశ్చిద్యతే. 11 సహ ఉవాచ గార్గ్యో యా ఏవ అయం దిక్షు పురుష ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇతి. గార్గ్యముని అయితే ఇంకొక ఆత్ముపాసన చెప్పుచున్నాను, వినండి. 8 దిక్కులయందు ఏ పురుషుడు దిక్షు అభిమాని అయి అశ్వనిదేవతాస్వరూపుడై చెవులయందు ఆకాశమునందు పరిఢవిల్లుచున్నాడో ఆతడే పురుషుడుగా నేను ఉపాసిస్తూ ఉన్నాను. మీరు ఆ దిక్షు పురుషుని ఉపాసించి బ్రహ్మమును పొందవచ్చును. సహ ఉవాచ అజాతశత్రుః మాం ఏతస్మిన్ సంవదిష్ఠ. ద్వితీయో అనపగ ఇతి వా అహం ఏతం ఉపాస ఇతి. అజాతశత్రువు అట్టి దిక్షుపురుష ఉపాసన కూడా నాకు ఒప్పుకోలు కాదు. ఆ పరబ్రహ్మమును అట్టి దిక్షుపురుషుని కంటే ఆవలిది. రెండవది, దిక్షుపురుషునితో పరస్పరము విడిపోనట్టిదిగా ఉపాసన చేస్తున్నాను. సమస్తము ఆత్మ యొక్క అంశమాత్రముగా దర్శిస్తూ ఉపాసిస్తున్నాను, బ్రహ్మోపాసన చేస్తున్నాను. సయేతం ఏవం ఉపాస్తే ద్వితీయవాన్ హ భవతి నాస్మాత్ గణః చిద్యతే. ఎవరైతే రెండవదగు ఆత్మ దిక్షుపురుషుడుగా కూడా ప్రదర్శితము అగుచున్న బ్రహ్మమును ఉపాసిస్తాడో, భృత్యువుల సహాయ సంపదలు ఎల్లప్పుడూ అట్టివానిని ఆశ్రయించినవై ఉంటాయి. ఆతనిని ఆతని అనుచరగణము విడిపోదు. మంత్ర 12.2.12 సహోవాచ గార్గ్యో యా ఏవాయం ఛాయామేహ పురుష ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచాజాతశత్రుర్మా మైతస్మిన్ సంవదిష్ఠ మృత్యురితి వా అహమేతముపాస ఇతి స య ఏతమేవముపాస్తే సర్వం హైవాస్మి లోక ఆయురేతి నయనం పురా కాలాన్ మృత్యురాగచ్చంతి. 12.12 సహ ఉవాచ గార్గ్యో య ఏవ అయం ఛాయామేహ పురుష ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇతి. గార్గ్యముని అయితే మహారాజా, ఇది వినండి. ఏ పురుషుడైతే నీడను కల్పించుకొను అభిమానముతో కూడి ఛాయాపురుషుడు అయి ఉన్నారో ఆ ఛాయాపురుషుని ఈ దేహేంద్రియ సముదాయమునందు గల పరబ్రహ్మముగా ఉపాసించున్నాను. మీరు అట్లాగే ఉపాసించవచ్చును. సహ ఉవాచ అజాతశత్రుః మాం ఏతస్మిన్ సంవదిష్ఠ మృత్యః ఇతి వా అహం ఏతం ఉపాస ఇతి. అజాతశత్రువు, అది కూడా మీతో ఏకీభవించలేకపోతున్నాను స్వామి. ఆత్మకు ప్రకృతియే ఛాయ. ప్రకృతి ఎల్లప్పుడూ మార్పుచేర్పులు కలిగి ఉన్నట్టిది, అనగా మృత్యుస్వరూపము. అందుచేత మీరు వర్ణించిన ఛాయాపురుషుడుగా ఉన్నది మృత్యువు. మృత్యువు నిర్వికార పరబ్రహ్మమునందు దృష్టి విశేషమగు సవికార ఛాయారూపు కల్పన జగత్తుగా అనుభవముగుచున్నది. జ్ఞానముచే ఈ ఛాయాపురుషుడుగా కనిపిస్తున్నది బ్రహ్మమేనని నేను భావిస్తున్నాను, ఉపాసిస్తున్నాను. సయ ఏతం ఏవం ఉపాస్తే సర్వం హైవ అస్మిన్ లోక ఆయురేతి నయనం పురాకాలాన్ మృత్యుః ఆగచ్చతి. అట్లు పరబ్రహ్మమే ఈ ఛాయామయ పురుషుడు లేక ఛాయామయ పురుషుడయ్యున్నారు. అది బ్రహ్మము యొక్క చమత్కారమే అను ఛాయాపురుషావగాహనతో ఎరిగి ఎవ్వరు ఉపాసిస్తారో, అట్టివాడు పూర్ణాయుద్ధాయుడవుతాడు. అకాల మృత్యువు ఉండదు. మృత్యువు తన రూపమే అగుచున్నది. మృత్యః సర్వహరశ్చ అహం. మంత్ర 13.2.13 సహోవాచ గార్గ్యో యా ఏవాయమాత్మని పురుష ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచాజాతశత్రుర్మా మైతస్మిన్ సంవదిష్ఠ ఆత్మన్వితి వా అహమేతముపాస ఇతి స య ఏతమేవముపాస్త ఆత్మన్విహ భవత్యాత్మన్విని హాస్య ప్రజా భవతి సహ తూష్ణీమాస గార్గ్యః. 13.13 సహ ఉవాచ గార్గ్యో య ఏవ అయం ఆత్మని పురుష ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇతి. గార్గ్యముని, ఓ అజాతశత్రు మహారాజా, ఈ జీవుడుగా కనిపిస్తున్న బుద్ధ్యాత్మనే పరమపురుషుడు అని బ్రహ్మము కొరకే నేను ఉపాసించుచున్నాను. మీరు అట్లా అనుసరించవచ్చును. సహ ఉవాచ అజాతశత్రుః మాం ఏతస్మిన్ సంవదిష్ఠ ఆత్మన్వితి వాహం ఏతం ఉపాస ఇతి స య ఏతం ఏవం ఏతమేవం ఉపాస్తే ఆత్మన్విహ భవతి ఆత్మన్విని హాస్య ప్రజా భవతి సహ తూష్ణీమాస గార్గ్యః. అజాతశత్రువు మునీశ్వర, అది కూడా నాకు ఒప్పుదలగాదు. నేను ఈ బుద్ధిసహితుడే కనిపించే జీవాత్మను మనస్సుకు ఆవలగల సర్వస్వతంత్రుడగు పరబ్రహ్మముగా ఉపాసిస్తున్నాను. ఎవ్వరైతే బుద్ధి అభిమానిగు జీవాత్మగా కనిపిస్తున్నారో అట్టి జీవాత్మను సందర్భములకు ఆవల ఉన్న పరబ్రహ్మమే అని ఉపాసించువాడు ఆత్మన్విహాత్మయే స్వరూపము కలవాడై ప్రకాశించుచున్నాడు. ఆతనికి సమస్త జనులు ఆత్మస్వరూపంగా సాక్షాత్కరించగలరు. ఈ విధముగా పలికిన అజాతశత్రువు యొక్క తిరస్కార మాటలు వింటూ ఉన్న గార్గ్యుడు, ఇంకేమీ ఈయనకి మనము చెప్పాలి? అని తలచి తూష్ణీభావముతో మౌనము వహించి ఉన్నారు. మంత్ర 14.2.ఐ.14 సహోవాచాజాతశత్రురేతావన్ను 3 ఇత్యేతావద్ధీతి నైతావతా విదితం భవతీతి సహోవాచ గార్గ్య ఉపత్వాయానితి 14.14 సహా ఉవాచ అజాతశత్రుః ఏతావన్ను ఇతి ఏతావద్ధి ఇతి నైతావతా విదితం భవతి ఇతి. అప్పుడు అజాతశత్రు మహారాజు ఇట్లా చెప్పసాగారు, ఓ గార్గ్యముని, ఇంతేనా? లేక ఇంకా ఏమన్నా బ్రహ్మమునకు సంబంధించిన ఉపాసన విషయమే మీరు నిర్వర్తిస్తున్నది చెప్పదలచుచున్నారా? సహ ఉవాచ గార్గ్య ఉపత్వాయాని ఇతి. గార్గ్యముని, అయ్యా, ఇప్పటివరకు బ్రహ్మమును ఉపాసించి ఎరుగుట కొరకే ఆయా విధములైన అపకరణ సంజ్ఞల గురించి చెప్పుకుంటూ వచ్చాను. మీరు అద్దానిని ఆత్మోపాసన దృష్ట్యా కాదు అని ఖండిస్తూ వస్తున్నారు. ఇక నేను చెప్పేదేమీ లేదు. మీరు క్రమముక్తి దాటి సద్యోముక్తిని ఆశ్రయిస్తూ చెప్పుచున్నారు. సంతోషము. ఇప్పటినుండి మీకు శిష్యుడనగుచున్నాను. ఇక మీరు బ్రహ్మము గురించి ప్రవచనము చేయండి. నాకు గురువులే బ్రహ్మమును ఏర్కపరచ ప్రార్థన. మంత్ర 15.2.ఐ.15 సహోవాచాజాతశత్రు ప్రతిలోమం చేతద్యద్బ్రాహ్మణ క్షత్రియముపేయాద్ బ్రహ్మం మే వక్ష్యతీతి వ్యేవత్వా జపయిష్యామీతి తం పాణావాదాయోత్స్థౌ తౌహ పురుషగ్మ్ సుప్తమాజగ్మతుస్తమేతయజ్ఞామభిరామంత్రయాంచక్రే బృహన్పాండరవా సహ సోమరాజన్నితి సనోత్తస్థౌ తం పాణినాపేషం బోధయాంచకార సహోత్తస్థౌ 15.15 సహ ఉవాచ అజాతశత్రుః ప్రతిలోమం చై వైతత్ యత్ బ్రాహ్మణః క్షత్రియం ఉపేయాత్ బ్రహ్మ మే వక్ష్యతి ఇతి వ్యేవత్వా జ్ఞాపయిష్యామి ఇతి. అజాతశత్రువు, తనలో ఈ గార్గ్యముని బ్రాహ్మణ వంశజుడు, నేను క్షత్రియవంశమునకు చెందినవాడను. ఈతడు బ్రహ్మము గురించి చెప్పమని నన్ను వేడటము విపరీతమైన విషయము. అయినకూడా ఈతడు బ్రహ్మమునందు ఎంతో ఉత్సాహము కలిగి ఉన్నవాడు కాబట్టే బ్రహ్మము గురించి వినండి అని నన్ను సమీపించి సూచనలను చెప్పుతూ వస్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మము గురించి అడుగుచున్నారు. ఈతడు అర్హుడే కనుక చెప్పుతాను అని తలచారు. అజాతశత్రువు, ఓ గార్గ్యముని, మీరు జన్మతః బ్రాహ్మణులే అయినప్పటికీ క్షత్రియుడనగు నేను ఒక సహ విద్యార్థి వలె బ్రహ్మము గురించి చెప్పబోవుచున్నాను. దయచేసి వినండి. తం ప్రాణావాదాయోహ తస్థౌ తౌహ పురుషగ్మ్ సుప్తమా జగ్మతోహ తం ఏతయః నామభిరామంత్రయాన్ చక్రే బృహన్ పాండరవాసః సోమరాజన్ ఇతి సనోత్తస్థౌతం. అప్పుడు అజాతశత్రు మహారాజు గార్గ్యమునిని సమీపించి తన ప్రియమగు స్నేహితునివలె చేతులు పట్టుకొని రండి అని తన వెంట తీసుకుని పోనారంభించారు. ఆ ఇద్దరూ కలిసి సోమరాజు అనే ఒక వ్యక్తి యొక్క గృహములో ప్రవేశించారు. ఆ సోమరాజు గాఢ నిద్రాపరవశుడై ఉన్నాడు. అజాతశత్రు మహారాజు ఆ నిద్రిస్తున్న సోమరాజును ఉద్దేశించి, ఓ తెల్లటి వస్త్రములు పంచా ధరించిన సోమరాజా, మేము వచ్చాము, నిద్రలే అని సునిశితముగా తీయగా పలికారు. గాఢనిద్రలో ఉన్న పాణినా పేషం బోధయాన్ చకార సహ ఉత్తస్థౌ. సోమరాజు నిద్రలేవలేదు. అప్పుడు రాజు ఆ నిద్రిస్తున్న సోమరాజును రెండు చేతులతో గట్టిగా కదల్చుచు, ఓ మిత్రమా, సోమరాజా, నిద్రలేవవయ్యా, నీతో ఒక పని ఉన్నది అని పలికారు. అప్పుడు సోమరాజు నిద్రలేచాడు. ఈ సందర్భము సహాయముతో ఆ రాజు అజాతశత్రువుకు బ్రహ్మము గురించి చెప్పతలచారు. నిద్రలేచిన సోమరాజు మన అజాతశత్రు మహారాజును గార్గ్యమునిని సుఖాసీనులుగా చేశారు. ప్రశాంతంగా వారు ఒకచోట కూర్చున్నారు. మంత్ర 16.2.ఐ.16 సహోవాచాజాతశత్రురేత్రయేష ఏతత్ సుప్తోభూద్యయేష విజ్ఞానమయః పురుషః క్వైష తదాభూత్ కుత ఏతదాగాదితి తదుహ న మేనే గార్గ్యః. 16.16 సహ ఉవాచ అజాతశత్రుః యత్ర ఏష ఏతత్ సుప్తో అభూద్య ఏష విజ్ఞానమయః పురుషః క్వైష తదా భూత్ కుత ఏతత్ ఆగాత్ ఇతి తదుహన మేనే గార్గ్యః అజాతశత్రువు ఓ గార్గ్యముని, ఈ మన సోమరాజు ఎవరు? ఈ దృశ్యము గురించి, ఇందులోని సంబంధ బాంధవ్యముల గురించి, నేను మిత్రుడనని, రాజునని ఎరుక ఇవన్నీ కలిగి ఉన్న విజ్ఞాన పురుషుడు అయి ఉన్నారు. అంటే అన్నీ ఎరుగువాడై మనలో ఉండి ఉన్నాడు. ఇంటికి వచ్చి నిద్రించాడు. ఒకటి, ఏ సమయంలో ఈ మన స్నేహితుడు సోమరాజు నిద్రిస్తూ ఉన్నాడో ఆ సమయంలో ఈతడు ఎక్కడ ఉండి ఉన్నాడు, ఏ స్వరూపముతో ఉన్నాడు? రెండు, మరల మనము నిద్రలేపినప్పుడు ఏ స్వరూపముతో తిరిగి మన మధ్యకు వచ్చి మనతో ఈ దృశ్య విషయములలో పాల్గొనుచున్నాడు, చెప్పండి. గార్గ్యముని ఆ ప్రశ్నలు విన్నారు. ఆ ప్రశ్నలేమిటో, వాటికి సమాధానమేమి చెప్పాలో గార్గ్యమునికి తెలియలేదు. అయ్యా, నాకు తెలియదు, నేను ఆలోచించను లేదు, మీరే దయచేసి వివరించండి అన్నట్లుగా ముఖకవళికలు ప్రదర్శించారు ఆ ముని. మంత్ర 17:2.ai.17 సహోవాచాజాతశత్రుర్యత్రయేష ఏతత్ సుప్తోభూద్యయేష విజ్ఞానమేహ పురుషస్తదేశాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానమాదాయ య ఏషోంతర్హృదయ ఆకాశస్తస్మించేతే తాని యదా గృహ్ణాతి అథ హైతత్పురుషః స్వపితి నామ తద్గృహీత ఏవ ప్రాణో భవతి గృహీత వా గృహీతం చక్షుర్గృహీత శ్రోత్రం గృహీతం మనః. 17:17 సహ ఉవాచ అజాతశత్రుః యత్రేష ఏతత్ సుప్తో అభూత్ య ఏష విజ్ఞానమేహ పురుషః తత్ ఏషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానం ఆదాయ య ఏషో అంతః హృదయ ఆకాశః తస్మిన్ సేతే తాని యదా గృహాణాతి. అజాతశత్రువు మన మధ్యనే ఉంటూ మనతో బాటే అనేక ప్రాపంచిక విషయ సంఘటన సందర్భ సంబంధ అనుబంధ ఆ బాంధవ్యములన్నీ ఎరిగి ఉన్న ఈ సోమరాజు అని మనము పిలుస్తున్న విజ్ఞాన పురుషుడు ఇంటికి వచ్చి భోజనము చేసి నిద్రకు ఉపక్రమించారు. అప్పుడు తన యొక్క విజ్ఞానముతో ఇచ్చట ఈ జాగ్రత్ సంబంధమైన విజ్ఞాన విశేషాలను తనలో కలుపుకున్నాడు. అట్లా కలుపుకొని ఉండియే తన హృదయాకాశములో నిర్విషయమౌన రూపముగు నిద్రను స్వీకరించారు. అంతర్హృదయములో హృదయాంతరంగుడై ఉండి ఉన్నాడు. అథ హి ఏతత్ పురుషః స్వపితి నామ తద్గృహీత ఏవ ప్రాణో భవతి గృహీత వాక్ గృహీతం చక్షుః గృహీతం శ్రోత్రం గృహీతం మనః. అప్పుడు ఈతడు జాగ్రత్ జగత్ విషయాలను తన విజ్ఞానము లేక ప్రజ్ఞతో లోన దాచుకుని జాగ్రత్ జగత్ ధ్యాస లేకుండా నిద్రిస్తున్నప్పుడు స్వపితి స్థితి తనేందు తానే ఉన్నవాడు అని పిలువబడుచున్నాడు. అట్టి స్వపితి స్థితిలో తన యొక్క నామరూపాత్మకమైన అనుభవములన్నీ లోనికి గ్రహించి అప్రదర్శితంగా విజ్ఞానము నందు దాచుకుని ఉన్నాడు. అప్పుడు ప్రాణమును ఘానేంద్రియమును మాట్లాడే వాక్కును చూచే చూపును వినే వినికిడిని ఇంద్రియములను ఉపయోగించే మనస్సును తనేందు లోపలికి హృదయాకాశములోనికి గ్రహించి పనిచేయువాడు ఆ పనిని మానినప్పుడు పనితనమును తనేందు దాచుకొను విధంగా దాచుకొని ఉంటున్నాడు. మంత్ర 17:2.ai.18 సయత్రేతత్స్వప్న్యాచరతి తే హాస్య లోకాస్తదుతేవా మహారాజో భవత్యితేవా మహాబ్రాహ్మణ ఉతేవోచ్చావచం నిగచ్చతి సయథా మహారాజో జానపదాంగృహిత్వా స్వే జనపదే యథాకామం పరివర్తేతైవమేవైష ఏతత్ ప్రాణాంగృహిత్వా స్వే శరీరే యథాకామం పరివర్తతే. 18 గృహీత్వా స్వే శరీరే యథాకామం పరివర్తతే. 18 సయత్ర ఏతత్స్వప్న్యాచరతి తే హాస్య లోకాః తే హాస్య లోకాః తదుతేవ మహారాజో భవత్యుత ఏవ మహాబ్రాహ్మణ ఉతేవోచ్చావచం నిగచ్చతి. ఈతడు ఒకప్పుడు జాగ్రత్కు వేరైన మరొక సందర్భములో నిదురించి బాహ్యమును విడిచి హృదయాకాశములో అంతర్గతుడే తనేందు తానే కల్పనకు ఉపక్రమించుచున్నాడు. స్వప్న సమయములో ఇంద్రియములకు ఇంద్రియ విషయములకు బాహ్యభౌతిక జగదనుభవములకు పనిచెప్పకుండానే తన యొక్క తెలుసుకొనటము దనోయిన్ అనే ప్రజ్ఞను ఉపయోగించి స్వప్నానుభవములు పొందుచున్నాడు. ఆ స్వప్నములో ప్రసిద్ధములకు ఆయా అనేక లోకములలో ప్రవేశించుచున్నాడు. అట్టి ఆ స్వప్న జగత్తులో మహారాజుగాగుచున్నాడు. బ్రాహ్మణుడగుచున్నాడు. కుక్కనక్కపంది దేవత రూపములుగా కూడా ఆగుచున్నాడు. ఆ కలలో మహారాజు వలె ఇష్టరాజ్యము ఏలుచున్నాడు. తన ఇష్టం వచ్చిన రీతిగా ఆగుచున్నాడు. పొందుచున్నాడు. అనుభవించుచున్నాడు. స యథా మహారాజో జానపదాన్ గృహీత్వా స్వే జనపదే యథాకామం పరివర్తత. ఏ విధంగా అయితే ఒక మహారాజు రాజ్యమంతా తన ఆధీనములో ఉంచుకుని తన సామ్రాజ్యములో తానే యథేచ్ఛగా అధికారయుక్తంగా ఇష్టం వచ్చినట్లు సంచరిస్తాడో, అట్లాగే స్వప్నద్రష్ట తన యొక్క స్వకీయ కల్పిత స్వప్న సామ్రాజ్యంలో చరిస్తున్నాడు. ఏవం ఏవ ఏష ఏతత్ ప్రాణాన్ గృహీత్వా స్వే శరీరే యథాకామం పరివర్తతే. ఈ విధంగా జాగ్రత్తలో ఉన్నప్పటి బాహ్యేంద్రియ అనుభవములన్నీ ఉపసంహరించుకొని అంతరహృదయములో ఈ జాగ్రత్ వంటి జగత్తునే కల్పనచే స్వప్నముగా కల్పించుకొనుచున్నాడు. జాగ్రత్ దృష్ట్యా తెలిసి తెలియని అనేక విషయములను స్వప్నసీమలో కల్పించుకొని అనుభవములుగా పొందుచున్నాడు. స్వప్న సమయంలో కనిపించేదంతా ఆ సమయంలో జాగ్రత్తనుభవములాగానే నా పట్ల ఇదియే సత్యము అని తలచియే అనుభవిస్తున్నాడు. ఈ జాగ్రత్ కూడా అట్టి స్వకీయ కల్పన విషయ సామ్రాజ్యము వంటిదే. మంత్ర 19.2.i.19 అథయదా సుషుప్తో భవతి యదా న కస్యచన వేదహితా నామ నాడ్యో ద్వాసప్తతః సహస్రాణి హృదయాత్పురితతంభి ప్రతిష్ఠంతే తాభ్యః ప్రత్యవస్రూప్య పురితతి సేతే. స యథా కుమారో వా మహారాజో వా మహాబ్రాహ్మణో వాతిఘ్నిమానందస్య గత్వా సైతేవమేవైష ఏతచ్చేతే 19.19 అథ యదా సుషుప్తో భవతి యదా న కస్యచన వేద హితా నామ నాడ్యో ద్వాసప్తతి సహస్రాణి 72,000 హృదయాత్ పురితతం అభి ప్రతిష్ఠంతే తాభ్యః ప్రతి అవసృప్య ప్రత్యవసృప్య పురితతి సేతే. ఇక ఆ స్వప్నదశ నుండి ఈ జీవుడు జాగ్రత్ స్వప్న అనుభవరహితమగు సుషుప్తిలో ప్రవేశించుచున్నాడు. అప్పుడేమవుతోంది? ఆతని సుషుప్తి అనుభవములో ఏదీ తెలుసుకోవటములేదు. కాని ప్రజ్ఞ ఉన్నది. అట్టి తెలివి తెలియబడేదేది ఆస్వాదించక కేవలి స్వరూపమై ఉన్నది. హిత అని పిలువబడే 7.2000 నాడులు హృదయము నుండి హృదయాకాశము నుండి దేహములో మూలములకు విస్తరించి ఉన్నాయి. వాటి ద్వారా వెనుకకు వెడలి ఈ దేహధారి జీవుడు హృదయములో మౌనము వహించి సుషుప్తిని ఆశ్రయించి నిద్రిస్తున్నాడు. అతడు నిద్రించు హృదయాంతర్గత ప్రదేశమును పురితతీ అని అంటారు. ఆ పురితతీయందు నిర్విషయుడై విశ్రాంతి తీసుకుంటున్నాడు. స యథా కుమారో వా మహారాజో వా మహాబ్రాహ్మణో వా ఏన్ తిగ్నీం ఆనందస్య గత్వా సైతైవం ఏవైష ఏతచ్చేతే. ఏ విషయవాసనలు లేకయే కొన్ని సందర్భాలలో ఒక బాలుడు, ఒక మహారాజు, ఆత్మజ్ఞానము గల ఒక మహాబ్రాహ్మణుడు ఆనందస్థితిని పొందియుండు రీతిగా ఈ జీవుడు కూడా విజ్ఞానమయ నిర్విషయ పురుషుడై ప్రశాంతముగా నిద్రిస్తున్నాడు. జాగ్రత్ స్వప్న సంస్కారములు అవ్యక్తరూపముగా కలిగే సుషుప్తియందు నిర్విషయ మౌనరూప విశ్రాంతిని ఆస్వాదిస్తున్నాడు. మంత్ర 20.2.i.20 స యథోనభిస్తంతునోచ్చరేద్ యథాజ్ఞేహ క్షుద్రా విశ్వలింగ వ్యుచ్చరంత్యవమివాస్మాదాత్మన సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని వ్యుచ్చరంతి సర్వే వ్యుచ్చరంతి తస్యోపనిషత్ సత్యస్య సత్యమితి ప్రాణావై సత్యం తేషామేష సత్యం 20 ఇతి ప్రథమం బ్రాహ్మణం. 20 స యథా ఊణనాభ్యాః తంతున్ ఉచ్చరేత్ యథా అగ్నేహ క్షుద్రా విశ్వలింగాపి ఉచ్చరంతి ఏవం ఏవ అస్మాత్ ఆత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని ఉచ్చరంతి తస్య ఉపనిషత్ సత్యస్య సత్యమితి ప్రాణవై సత్యం తేషాం ఏష సత్యం. దృష్టాంతానికి ఒక సాలెపురుగు తన దేహము నుండి తంతువులను బయటకు వెడలదీయు విధంగాను అగ్ని నుండి అనేక చిన్న విశ్వలింగములు మినిగురులు నలువైపులా బయటకు వచ్చు విధంగాను ఆ విధంగా ఆత్మ నుండియే జాగ్రత్ స్వప్న సుషుప్తులు సకల ప్రాణులు సకల లోకాలు సర్వదేవతలు సర్వజీవులు అనేక రూపగుణనామాలుగా ఉచ్చరంతి. ఉత్పన్నమై బయల్వెడలుచున్నాయి. సర్వప్రాణుల యొక్క పరమ సత్యస్వరూపము ఆత్మయే. జీవులందరూ ఉన్నది ఆత్మయందే. జీవులందరూ సర్వదా ఆత్మగానే ఉన్నారు. ప్రాణతత్వమే సత్యము. దానికి ఆధారముగు ఆత్మయే ప్రాణేశ్వర ప్రాణశక్తి రూపముగా అగుపిస్తోంది. ఉన్న సత్యము ఇంతే, మిగతాదంతా కల్పన. నాటకంలోని పాత్రల మధ్య గల సంబంధ కల్పన వంటిదే. ఇతి సత్యం. ఇతి బృహదారణికోపనిషత్ చతుర్థాధ్యాయే అజాతశత్రు బ్రాహ్మణం సమాప్తం. 4:2 ద్వితీయం బ్రాహ్మణం శిశు బ్రాహ్మణం అథ ద్వితీయం బ్రాహ్మణం. మంత్ర 1:2.1 యో హవై శిశుం సాధానం సప్రత్యాధానం సస్థూణం సదామం వేద సప్తః ద్విషతో భ్రాతృవ్యానవరణధ్యేయం వావ శిశుర్యోయం మధ్యమః ప్రాణస్తస్యేదమేవాధానమిదం ప్రత్యాధానం ప్రాణః స్థూణాన్నం దామ. 1:1 యో హవై శిశుం సాధానం సప్రత్యాధానం సస్థూణం సదామం వేద సప్తః ద్విషతో భ్రాతృవ్యానవరుణద్ధి అయం వావ శిశుర్యో. ఎవ్వరైతే సావధాన చిత్తులే ఆధానము అప్రత్యాధానము స్థూణము దామములతో కూడినట్టి ఒకనొక శిశువు గురించి నిశ్చయముగా తెలుసుకుంటారో అట్టివారు తమను బాధించు ద్వేషించు 7 సోదరపుత్రులతో సమానమైన శత్రువులను జయించివేగలరు. అవి ఏమిటో వివరించబడుచున్నాయి. అయం మధ్యమః ప్రాణః తస్య ఇదం ఏవ అధానం ఇదం ప్రత్యాధానం ప్రాణః స్థూణాన్నం దామ. శిశువు ఈ శరీరమునందు వర్తిస్తున్న ముఖ్య ప్రాణము. తానుగా ఏమీ తెలుసుకోదు. కాబట్టి శిశువు ఆధార నామూత్. ఈ శరీరం ప్రాణమునకు ఆధారము. ప్రత్యాధానము ఈ శరీరము శిరస్సునందు వానివాని స్వరూపము కలిగి ఉన్నట్టి జ్ఞానేంద్రియములు. ఇవి ప్రాణము యొక్క ప్రత్యాధానము. స్థూణము స్తంభము ప్రాణశక్తియే ఈ దేహములోని స్తంభము. స్తంభము ఆధారముగా కలిగి ఉన్న శిశువు వలె ప్రాణశక్తి ఈ శరీరమున ఉన్నది. బంధనము దామము అన్నము పంచేంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము యొక్క అద్దాని విషయానుభవములే అన్నము. శత్రువులు బాధించు శత్రువులు ఇంద్రియానుభవములు. బాధించని శత్రువులు ఇంద్రియములు కల్పితముల పట్ల ధ్యాసలు. మంత్ర 2:2.2 తమేతాః సప్తాక్షితయ అపతిష్ఠంతే తద్యా ఇమా అక్షర్లోహిన్యో రాజేస్తాభిరేన గృద్రోన్వయత్తోథ యా అక్షన్నాపస్తాభి పర్జన్యో యా కనీనకా తయాదిత్యో యత్కృష్ణం తేనాగ్నిర్యచ్చుక్లం తేనేంద్రోధరేణం వత్తన్య పృథివ్యన్వయత్తాద్యోరుత్తరయ నాస్యాన్నం క్షీయతే యా ఏవం వేద. 2:2 తమ్ ఏతాః సప్తాక్షితయ ఉపతిష్ఠంతే తద్యా ఇమా అక్షన్లోహిన్యో రాజేస్తాభ్యః ఏనగ్. 1 రుద్రో అన్వయతో. 2 అథయా అక్షన్నాపస్తాభి పర్జన్యోయ. 3 యా కనీనికా తయా ఆదిత్యో. 4 యత్ కృష్ణం తేన అగ్న్యః. 5 యత్ శుక్లం తేన ఇంద్రో. 6 ఏన్ ధరేణం వర్తన్యా పృథివీ అన్వయత్త. 7 ద్యోహ ఉత్తరయ నాస్య అన్నం క్షీయతే య ఏవం వేద. ఆ ప్రాణ శిశువును 7 అక్షయ కారణములగు దేవతలు స్తుతిస్తున్నారు. వారు సప్తాక్షితులు సప్తాక్షితయ. ఆ శిశువు ఈ స్థూల దేహములో ప్రతిష్ఠితమయ్యున్న అన్నముచే అనుభవించబడుచున్నది చూడబడుచున్నదలచే కట్టివేయబడుచున్న ఇంద్రియ ప్రదర్శిత రూపమైన ముఖ్య ప్రాణము. సప్తాక్షితులు అక్షితులు అక్షయముగా క్షీణములేని వారుగా ఉండటంచేత అక్షితులు. ఆ సప్తాక్షితులు కంటిలో ఉండి ప్రాణదేవత రూపమగు చూపును సేవిస్తున్నారు. ప్రాణదేవత యొక్క సుషుప్త్యవస్థ నుండి బయల్వెడలి జాగ్రత్ స్థానములో చేరిన ప్రాణ శిశువును సేవిస్తూ ఉన్న సప్తదేవతలను వివరించుకుంటున్నాము. 1 మొదటి అక్షిత దేవత రుద్రుడు కంటియందు రక్తరేఖ రూపమును పొంది శరీరము మధ్యమున ఉన్న ప్రాణమును అధిరోహించి ఉంటున్నారు. 2 అక్షిత దేవత పర్జన్యుడు ఈ పర్జన్య అక్షిత దేవత కంటియందు ఉంటూ జలస్వరూపుడై కంటిలో ప్రవేశించే దుమ్ము పొగ మొదలైన వాటిని సమస్త కాలుష్యమును బయటకు వెడలగొట్టుచూ ప్రాణశిశువును సేవిస్తూ ఉన్నారు ఉపాపిస్తూ ఉన్నారు. 3 అక్షత దేవత ఆదిత్యుడు సూర్యుడు నల్లగ్రుడ్డులో చూచే శక్తి రూపముగా ప్రాణశిశువును సేవిస్తున్నారు. నాలుగు, నాల్గవ అక్షరదేవత అగ్ని, కంటిలోని ధామ, నలుపు రూపుడే అగ్ని దేవత ప్రాణశిశువుకు సేవలు అందిస్తున్నారు. ఐదు, ఐదవ అక్షత దేవత ఇంద్రుడు, కంటిలోని ఏ తెలుపు గలదో అద్దాని ద్వారా ఇంద్రుడు దేహమున గల మధ్య ప్రాణశిశువును లాలిస్తున్నారు. ఆరు, ఆరవ అక్షయ దేవత పృథివీ, పృథివీ అక్షిత దేవత క్రింద కనురెప్ప అయి ప్రాణశిశువును ఉపాసించుచున్నారు, అనుసరిస్తూ సేవించుచున్నారు. ఏడు, ఆరవ అక్షత దేవత అంతరిక్షము, కంటి యొక్క పై రెప్ప రూపముగా ప్రాణశిశువును సేవించుచున్నారు. ప్రాణమునకు భోగ్యములు అన్నము గా ఉంటూ సేవించుచున్న ఈ ఏడు ఏడు గురుదేవతల ఉనికిని కంటిలో గమనించి ఎవరైతే ఉపాసిస్తారో వారి అన్నము చూపు అనుభవము క్షయము కాదు, వ్యర్థము కాదు. మంత్రమూడు 2.2.3 తదేశ శ్లోకో భవతి అర్వాగ్భిశ్చంస ఊర్ధ్వబుధ్నస్తస్మిన్యసో నిహితం విశ్వరూపం తస్యాసత ఋషిః సప్త తీరే వాగష్టమి బ్రహ్మణా సంవిధానేతి అర్వాగ్భిశ్చంస ఊర్ధ్వబుధ్న ఇతీదం తచ్చరః ఏష హ్యర్వాగ్భిశ్చంస ఊర్ధ్వబుధ్నః తస్మిన్యసో నిహితం విశ్వరూపమితి ప్రాణావయ్యసో నిహితం విశ్వరూపం ప్రాణానితదాః తస్యాసత ఋషయః సప్త తీర ఇతి ప్రాణావా ఋషయః ప్రాణానితదాః వాగష్టమి బ్రహ్మణ సంవిధానేతి వాగ్హేష్టమి బ్రహ్మణ సంవిత్తే మూడు మూడు తత్ ఏష శ్లోకో భవతి అర్వాహ బిలశ్చమస ఊర్ధ్వ బుధ్నః తస్మిన్ యసో నిహితం విశ్వరూపం. ఇంకా ఇట్లా గానం చేయబడుచున్నది, ఒక అర్వాక బలము యజ్ఞములో ఉపయోగించే చతురస్రంగా చేసే చెక్కతో చేసే యజ్ఞపాత్ర, ఆ అర్వాక పాత్రకు క్రింద వైపు నోరు అనే బిలము, పైన మట్టు దవడలు. జాగ్రత్ స్వప్న సుషుప్తితురియముల ప్రతీకయే యజ్ఞములో ఉపయోగించే చమసపాత్ర. ఆ పాత్రయందు ఈ విశ్వము రూపమంతా యశస్సు అయి ఉన్నది. చమస లేక చెక్క పాత్రలో సోమరసమున్నట్లుగా నోరు అనే పాత్రలో విశ్వమంతా ఉన్నది. తస్య అసత ఋషయః సప్తః ఆ చమస పాత్రను సప్తఋషులు ఆశ్రయించి ఉన్నారు. వారు రెండు కన్నులు, రెండు చెవులు, ముక్కు, నోరు, నాలుకకు సంబంధించిన సప్తవాయు మరుత్తు రూపములు, సప్త వ్యాహృతులు. తీరే వాక్ అష్టమి బ్రహ్మణ సంవిధాన ఇతి అర్వాక్ బిలశ్చ మనః ఊర్ధ్వ బుధ్నః వాక్కు వేదము ద్వారా బ్రహ్మమును సంవిధానము చేస్తూ ఎనిమిదవది అగుచున్నది. బ్రహ్మ పలికిన ఆ వాక్యే ఎనిమిదవది. క్రింద వైపు నోరు, ఉపాయివైపుగా మట్టు ఉండే చమసపాత్ర చెక్క పాత్ర అంటే ఈ శిరస్సే. తస్మిన్ యసో నిహితం విశ్వరూపమితి ప్రాణావై యసో నిహితం విశ్వరూపం ప్రాణాన్ ఏతదాహ ఏతత్ ఆహ తస్యా సత ఋషయః సప్త తీర ఇతి ప్రాణావా ఋషయః అందులో యశస్సు చమసపాత్రలో సోవరసము వలె శిరస్సులో పంచజ్ఞానేంద్రియ రూపములైన యశస్సు పంచేంద్రియములు అనగా కన్నులు, చెవులు, ముక్క, నోరు, నాలుక జ్ఞానేంద్రియ సామర్థ్యములు విషయానుభవములే యశస్సు. ప్రాణమే యశస్సుగా నిహితము ఉంచబడినది. ఈ విశ్వము యొక్క రూపము ప్రాణశక్తియే. ప్రాణాన్ ఏతదాహ వాక్ అష్టమి అపంచజ్ఞానేంద్రియములు మనన రూపమగు మననాత్రాయతే మనస్సు, బుద్ధి, బృహస్పతి ఇవే సప్తఋషుల వర్తనములు. ప్రాణమే సమప్తఋషుల రూపము. ఎనిమిదవది వాక్ బ్రహ్మణ సంవిధాన ఇతి వాగ్హేష్టమి బ్రహ్మణ సంవిధత్తే ప్రాణములే పంచ ప్రాణములు విశ్వరూపమైన యశస్సు. శిరస్సులో వినికిడి చూపు, శిరస్సులో వాసన రుచి, స్పర్శ, శబ్దము, చిత్తము ఈ ఏడు వాయువుల విస్తరణ వ్యాపారములు వీటన్నిటినీ కలిపితే యశస్సు అనే మననరూప మంత్రము అగుచున్నది. పాత్ర సమీపములో ఏడుగురు ఋషులేపై ఏడు కూడా వాక్కు ఎనిమిదివది వాగింద్రియము తినుట కూడా చేయుచున్నది, పలుకుచున్న మంత్రమును ఉచ్చరించుచున్నది, వేదము ద్వారా సంవిధానము చేయుచున్నది. అందుచేత వాగింద్రియము ఎనిమిది వది అగుచున్నది. మంత్ర నాలుగు 2.2.4 ఇమావేవ గోతమ భరద్వాజావయమేవ గోతమోయం భరద్వాజ ఇమావేవ విశ్వామిత్రజమదగ్ని అయమేవ విశ్వామిత్రోయం జమదగ్నిరిమావేవేవ వసిష్ఠకస్య పావేమేవ వసిష్ఠోయం కశ్యపో వాగేవ త్రిర్వాచ హ్యన్నమధ్యతే తిర్హావై నామైతద్యత త్రిరితి సర్వస్యాత్తా భవతి సర్వమస్యాన్నం భవతి యయేవం వేద నాలుగు ఇతి ద్వితీయం బ్రాహ్మణం నాలుగు ఇమా వేవ గౌతమ భరద్వాజ అవయమేవ గౌతమో అయం భరద్వాజ ఇమా వేవ విశ్వామిత్ర జమదగ్ని అయమేవ విశ్వామిత్రో అయం జమదగ్న్యః ఇమావేవ వసిష్ఠ కశ్యపావయమేవ వసిష్ఠో అయం కశ్యపో వాగేవ అత్ర్యః వాచా హి అన్నం అద్యతే అన్నమద్యతే అత్యః హవై నామై తత్యత్ అత్ర్యః ఇతి సర్వస్యాత్తా భవతి సర్వం అస్య అన్నం భవతి య ఏవం వేద యజ్ఞములో సోమపానము చేయు సోమపాత్ర వంటి ఈ శిరస్సు యొక్క సమీపమున ఉన్న సప్తర్షులు దక్షిణపు కుడి చెవి గౌతమ ఋషి ఉత్తరపు ఎడమ చెవి భరద్వాజ ఋషి దక్షిణ కుడి నేత్రము ఆ విశ్వామిత్ర మహర్షి ఉత్తరపు ఎడమ నేత్రము జమదగ్ని మహర్షి దక్షిణపు కుడిముక్కు పుట వసిష్ఠ మహర్షి ఉత్తర ఎడమ పుటనాస ముక్కు కశ్యప మహర్షి వాక్కుయే అన్నము అనుభవమయ్యేదంతా అన్నమే అనుభవమయ్యేదంతా అత్రి ఋషియే ఈ విధంగా అత్యహ హవై నామై తత్యత్ అత్యహ వాక్ ఇంద్రియము ద్వారా అన్నము తినబడుతోంది కదా అది అత్రి అని చెప్పబడుచున్నది అనుభవరూపముగా ఉన్నదంతా అత్తి ఓల్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ ఏ ప్రాణమే అంతా ఆస్వాదిస్తున్నది అందుచేత ప్రాణమే అత్తి అనుభవీ ఎక్స్పీరియన్స గూఢముగా అత్రి అని కూడా పిలువబడుచున్నది ప్రాణమునకు గల అత్రి అనే పేరుతో అద్దాని అత్తి ఎక్స్పీరియన్సింగ్ ఆవలి సర్వాధార తత్వము ఎవ్వడు గమనించి దర్శిస్తూ ఉపాసిస్తాడో అతడు ఈ సకలము ఆత్మస్వరూపుడై ఆస్వాదించువాడగుచున్నాడు అతడు సర్వదా భోక్తభావమే పొందుతాడు అంతేగాని భోగ్య ఐఎమ్ బీయింగ్ కన్స్యూమ్డ్ బై సమ్ బోడీ భావమునకు పరిమితుడై ఉండడు ప్రాణతత్వమే తానుగుచున్నాడు ఇతి బృహదారణికోపనిషత్ చతుర్థాధ్యాయే శిశు బ్రాహ్మణం సమాప్తం నాలుగు మూడు తృతీయం బ్రాహ్మణం మూర్తమూర్త బ్రాహ్మణం అథ తృతీయం బ్రాహ్మణం మంత్ర 1.2.3.1 ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చేవామూర్తం చ మత్యం చామూర్తం చ స్థితం చ యచ్చ సచ్చత్యచ్చ 1.1 ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చ వా అమూర్తం చ మత్యం చ అమూర్తం చ స్థితం చ యచ్చ సచ్చత్యచ్చ మూర్తం అమూర్తం మత్యం అమూర్తం స్థితం యత్ సత్యత్ పరబ్రహ్మమునకు రెండు రూపములు ఉన్నాయి 1 మూర్తము మార్పు చెందినది 2 అమూర్తము మార్పు చెందనిది మూర్తము సాకారము అమూర్తము నిరాకారము మత్యము నాశన సహితము అమర్త్యము నాశనరహితము మృతధర్మము గలది అమృతధర్మము గలదియత్ కదిలేది స్థితం కదలనిది లేక కదిలించేది ఈ జంటలన్నీ పంచభూతముల సంబంధము కలిగియున్నప్పటికీ కూడా బ్రహ్మ యొక్క సృష్టికర్త యొక్క ద్విరూపములు 1 మూర్తము కార్యకారణ సంఘాతము నుండి పుట్టిన వాసనలే రూపముగా కలిగియున్నట్టిది 2 అమూర్తము సర్వజ్ఞము మాయను తన ఉపాధిగా కలిగియున్నట్టి బ్రహ్మము మార్పు చెందు బ్రహ్మము మార్పు చెందని బ్రహ్మము అని రెండూ బ్రహ్మముగానే చెప్పబడుచున్నాయి బ్రహ్మము సర్వదా ఏకము సమస్తము కూడా మంత్ర 2.2.3.2 తదేతన్మూర్తం యదన్యద్వాయోశ్చాంతరిక్షాచ్చేతన్మర్త్యమేతత్స్థితం ఏతత్సత్ తస్యేతస్య మూర్తస్యేతస్య మర్త్యస్యేతస్య స్థితస్యేతస్య సతయేషరసో యయేష తపతి సతో హేషరసః 2 తదేతత్మూర్తం 2 తత్ ఏతత్మూర్తం యత్ అన్యత్ వాయోశ్చ అంతరిక్షాచ్చ స ఏతన్మర్త్యం ఏతత్స్థితం ఏతత్సత్తస్యై తస్య మూర్తస్య ఏతస్య మర్త్యస్య ఏతస్య స్థితస్య ఏతస్య సత ఏషరసో యేష తపతి సతో హి ఏషరస. అట్టి మూర్తమూర్తముల రెండింటిలో మూర్తరూపము అమూర్తముగు వాయు ఆకాశముల కంటే వేరైనట్టి ఒకటి భూమి, రెండు జలము, మూడు తేజస్సు, అగ్ని అవేము సాకారముగా అయి ఉన్నప్పుడు మరణ మార్పు ధర్మము కలదియు అవధి ఏండ్ కలదియు ప్రత్యక్షముగా కనిపిస్తున్నదియు అయి ఉన్నట్టిది. ఈ విధంగా ఆకారము కలిగి ఉన్నట్టిది, మరణధర్మము కలిగియున్నది, అవధులు లిమిటెసెన్స్ కలిగి ఉన్నట్టిది, ప్రత్యక్షమైయున్నట్టిది అగు పృథివీ ఆపహ తేజములు ఈ లోకములను తపింపజేయుచున్న సూర్యమండలము నుండి ప్రభవములు. భూతతత్వమును ఆ మూడు విధములుగా చేయుచున్నది సూర్యమండల తేజస్సే. ఏష తపతి అది తపింపజేయుచున్నది, ఏది తపింపచేయుచున్నదో అదియే రసస్వరూపము. సూర్యమండలము తేజో రసస్వరూపమే. మంత్ర 3.3.3 అథామూర్తం వాయుశ్చాంతరిక్షం చేతదమూతమేతద్యదేతత్యత్ తస్యేతస్యామూర్తస్యే తస్యామూర్తస్యేతస్య యతఏతస్యత్యస్యేషరసో యఏష ఏతస్మిన్ మండలే పురుషస్తస్య హేషరస ఇత్యధిదైవతం. 3 తదేతత్ అమూర్తం. 3 అథ అమూర్తం వాయుశ్చ అంతరిక్షం చ ఏతత్ అమూర్తం ఏతత్యది ఏతత్యత్ తస్య ఏతస్య అమూర్తస్య ఏతస్య అమూర్తస్య ఏతస్య యత. ఇక అమూర్తము 1 వాయువు శ్వాస, 2 అంతరిక్షము స్పెస్ ఆకాశము. పంచభూతములలోని ఈ రెండు రూపరహితము సాకారము కాదు కనుక అమూర్తము ఇవి ఆకారరహితము. ఒక వస్తువుకు ఆకారమే లేనప్పుడు మరణ మార్పు ధర్మము లేదు. తక్కిన భోజలగ్నుల వలె మార్పు చేర్పులు ఉండవు. అధిదైవతం ఏతస్య త్యస్య ఏష రసోయ ఏష ఏతస్మిన్ మండలే పురుష తస్య హి ఏషరస ఇతి అధిదైవతం. మరణ రూపధర్మములు లేవు కాబట్టి వాయు ఆకాశములు అనంతమై చెన్నందుచున్నాయి, సర్వవ్యాపకములుగా ఉంటున్నాయి, సర్వవ్యాకము కాబట్టి అదృశ్య రూపమై ఉంటున్నాయి. యత్ ఏ వాయు అంతరిక్ష మండల పురుషుడు ఉన్నారో ఆయన త్యత్ అధిదైవత పురుషుడు. వాయు అంతరిక్షములు దేశ కాలములకు బద్ధము కానివి, త్యత్ కంటికి కనిపించినట్టి విలక్షణత్వము. హిరణ్యగర్భ పురుషుని సలక్షణ విలక్షణములే పంచభూతముల మూర్త అమూర్తములుగా ప్రదర్శనమగుచున్నాయి. మంత్ర 4.2.3.4 అథాధ్యాత్మమిదమేవ మూర్తం యదన్యత్ ప్రాణాచ్చ యశ్చయమంతరాత్మన్నాకాశ ఏతన్మత్యమేతత్స్థితమేతత్సత్ తస్యేతస్య మూర్తస్యేతస్య మత్యస్యేతస్య స్థితస్యేతస్య సత ఏషరసో యచ్చక్షుః సతో హేషరసః. 4 అధ్యాత్మం. 4 అథ అధ్యాత్మం. ఇదం ఏవ మూర్తం యత్ అన్యత్ ప్రాణాచ్చ యచ్చ అయం అంతరాత్మన్ ఆకాశ ఏతత్ మర్త్యం ఏతత్ స్థితం ఏతత్ సత్ తస్య ఏతస్య మూర్తస్య ఏతస్య మర్త్యస్య ఏతస్య స్థితస్య ఏతస్య సత ఏషరసో యచ్చక్షుః సతో హి ఏషరసః. మూర్తము భౌతిక శరీరము స్థూల శరీరము. ఇప్పుడిక అధ్యాత్మము గురించి. వాయువు కంటే కూడా వేరే దేహమునందు ఆకాశము ఉన్నది. అట్టి ఆకాశము కంటే భిన్నమైనది అమూర్తము అధ్యాత్మము. అట్టి అధ్యాత్మము ప్రాణముల కంటే కూడా భిన్నమైనది. అంతరాత్మాకాశము నందే మూర్తివంతమగు ఈ సమస్త జగత్తు ప్రదర్శితమై ఉంటోంది. అట్టి జగత్తు స్థితిగల స్థానమే సత్. అట్టి మూర్తి విత్ ఫోర్మ్ స్వరూపములగు మరణధర్మము మార్పు చెందు స్వభావము పరిచ్ఛేద మల్టిపల్ స్వభావము గలిగినట్టి పృథివ్యాపహ తేజో సోలిడ్ లిక్విడ్ ఫైగర్ స్వరూపముల సారమే స్వరూపమే ఈ భౌతికమైన కళ్ళు అనగా ఈ దేహమునందలి భౌతిక నేత్రములు అధ్యాత్మమునందు త్రిభూతముల పృథివీ జలము అగ్నిల యొక్క సమ్మేళనమే ప్రదర్శనమవుతోంది. సూర్యమండలమే అధి దైవతమునందు భూతత్రయసారము. స్థూల శరీరము భూమి జలము అగ్ని అధ్యాత్మయే భూతత్రయ స్వరూపపురుష నివాసుడు. మంత్ర 5.2.3.5 అథామూర్తం ప్రాణశ్చ యశ్చయమంతరాత్మన్నాకాశ ఏతదమూతమేతద్యద్ ఏతత్యం తస్యేతస్యామూర్తస్యేతస్యామృతస్యేతస్యేతస్యేత్యస్యేష రసో యోయం దక్షిణేక్షన్ పురుషస్థ్యస్య హేష రసః. ఐదు అమూర్తం. ఐదు అథ అమూర్తం. ప్రాణశ్చ యచ్చ అయం అంతరాత్మన్ ఆ నా కాస ఏతత్ అమృతం. ఏతత్యది ఏతత్యత్ తస్య ఏతస్య అమూర్తస్య తత్ ఏతస్య అమృతస్య ఏతస్య ఏత ఏతస్య త్యస్య ఏష రసో యో అయం దక్షిణే యక్షన్ పురుషః తస్య హి ఏష రసః. అమూర్తము లింగశరీరము ఈ దేహములో ఒకటి ప్రాణము ఎనర్జీ రెండు ఆకాశము స్పెస్ ఈ రెండు కూడా అమూర్తములు. ఈ రెండింటికీ మరణధర్మము లేదు. ఈ రెండు సర్వవ్యాపకమైనవి భౌతిక రూపంగా ప్రత్యక్షము కానివి కళ్లకు కనిపించనివి. ఈ విధంగా అమూర్తత్వము అనుధర్మము ఫీచర్ తో కూడిన వాయు ఆకాశముల యొక్క సారమే లింగశరీరము. అనగా లింగశరీరము లేక సూక్ష్మశరీరము ప్రాణవాయువు ఆకాశము. లింగశరీరములో దక్షిణ కుడి నేత్రములోని పురుషుడు వాయు ఆకాశములు అనే ఉభయభూతముల సారము. అధ్యాత్మయే భూతద్వయ స్వరూప పురుషుడు పురుష నివాస స్థానము. భూతద్వయ నిర్మిత లింగశరీరము భావనాశరీరము నకు కుడికన్ను అధిష్టానము అని శాస్త్రకారుల ప్రత్యక్షానుభవము. లింగశరీరమే వాయాకాశ ద్వైభూతసారము. బ్రహ్మము మూర్తామూర్తములకు పరము ఆవల ఆధారము కూడా. పరబ్రహ్మమునకు మూర్తము స్థూల శరీరము అమూర్తము సూక్ష్మశరీరము ఉపాధులు అయి ప్రవర్తిస్తున్నాయి. స్థూల సూక్ష్మశరీరములను బ్రహ్మముగా భావించుటచే సర్వే సర్వత్రా బ్రహ్మభావన సిద్ధించగలదు. అట్టి వ్రతములలో సూక్ష్మ లింగ దేహోపాసన గురించి విధి ప్రొసీజర్ సూచించబడుతోంది. మంత్ర 6.2.3.6 తస్య హైతస్య పురుషస్య రూపం యథా మహారజనం వాసో యథా పాండ్వావికం యథేంద్రగోపో యథాగ్న్యచ్చిర్యథ పుండరికం యథా సకృద్విద్యుక్తగ్ సకృద్విద్యుక్తేవ హవా అస్య శ్రీర్భవతి యా ఏవం వేదా థాత ఆదేశో నేతి నేతి నహేతస్మాదితి నేత్యన్యత్ పరమస్త్యథ నామధేయం సత్యస్య సత్యమితి ప్రాణవై సత్యం తేషామేష సత్యం. ఆరు ఆరు తస్య హి ఏతస్య పురుషస్య రూపం యథా మహార్జనం వాసో యథా పాండ్వావికం యథా ఇంద్రగోపో యథా అగ్నిర్చి యథా పుండరికం యథా సకృత్ విద్యుత్తగ్ సకృత్ విద్యుత్ ఏవ హవ అస్య శ్రియః భవతి యా ఏవం వేద. అథాత ఆదేశో నేతి నేతి నహి ఏతస్మాత్ ఇతి ప్రసిద్ధుడగు లింగ శరీరాత్మక పురుషుని యొక్క రూపము ఎట్టిది. లింగ శరీరము వాసన సంస్కారములతో నిండి ఉన్నట్టిది. మూర్త అమూర్త సంబంధములైన వాసనలతో బుద్ధియే ప్రధాన అపకరణముగా గల భోక్త వాటివాటి సంయోగములతో ప్రవర్తించుచున్నది. లింగశరీరము వస్త్రముపై వేసిన ఎర్రటి పచ్చటి రంగువలే విచిత్రముగా నానాత్వముతో కూడుకొను ఉన్నట్టిది. మాయా కల్పన కపటము అసత్యములతో కూడినట్టిది. ఇంద్రజాలమును ఎండమావులను బోలినట్టిది. భౌతిక దృష్టి పరిమితంగా చూచేవారికి ఈ లింగశరీరమే ఆత్మగా తోచుచున్నది. జీవుడనగా స్వభావమే అనే భ్రమను కలిగింపజేయినది. లింగశరీరాత్మక దృశ్య అభిమాని పురుషుని యొక్క ఉపాసనారూపము ఎర్రని వస్త్రము వలెను తెల్లటి కంబళి వలెను చిమ్మచికటిలో మేయుచున్న మినుగురు పురుగు వలెను అగ్నిజ్వాల వలెను శుక్లము మెరుపులతోనూ ప్రకాశిస్తోంది వర్ణించబడుతోంది. ఎవడు అట్టి లింగ శరీరము యొక్క పైపుత పైపై మెపు వంటి తత్వమును ఆత్మయందు స్వయం కల్పితముగాను ఆయతనముగాను గ్రహిస్తాడో అట్టివాణి శోభ ప్రసిద్ధమై సర్వత్రా ప్రకాశించుచున్నది. బ్రహ్మము యొక్క ఉపదేశమును మించి మరొకటిది ఏదీ లేదు. నేతి అన్యత్ పరం అస్తి అథ నామధేయం సత్యస్య సత్యమితి ప్రాణవై సత్యం తేషాం ఏష సత్యం. నేతి నేతి అనే రెండు నకారముల చేతనే పరబ్రహ్మము యొక్క నిర్వచనమంతా చెప్పబడుచున్నది. పరబ్రహ్మము సత్యమునకు సత్యము అని చెప్పబడుతోంది. నామధేయముతో పిలువబడుతోంది. బ్రహ్మముగా శ్రోతీంద్రియములు, తదితర ఇంద్రియములు, ప్రాణములు, విజ్ఞానాత్మ, ప్రత్యేగాత్మ అంతా ఆత్మయే కాబట్టి సత్యస్వరూపమే. ఇతి బృహదారణ్యకోపనిషత్ చతుర్థాధ్యాయే మూర్తామూర్త బ్రాహ్మణం సమాప్తం.